वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభ అనువాదము సలుపు పరమ పదము శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం నవరస నటనం జతియుత గమనం నవరస నటనం జతియుత గమనం సితగిరి చలనం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం తకిట తకిట ధిమి నాట్యం తకిట తకిట ధిమి లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము జిన్న జమ్మక్ జమ్మక్ జిన్న జిన్న జిన్న కిన్నెర సాని వచ్చిందమ్మ ఎన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ ఎన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై పూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై కిన్నెర సాని వచ్చిందమ్మ ఎన్నెల పైటేసి వచ్చిందమ్మా ఎన్నెల పై పచ్చని చేల పావడ గట్టి ఓయ్ పచ్చని చేల పావడ గట్టి కొండ మల్లెల్లే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి